భూతాయక్షరత్సమిధాగ్నిమిడస్పదే అశ్వినేంద్రగుంధరస్వతి అజోధూమ్రో నగోధూమైఃఫలైర్భ్యజం మధుచక్రైర్న తేజయింద్రియం పర్యస్వామ పరిశ్రుతాకృతం మధు ప్రియంద్వాజస్య హోతర్యజ హోదాయక్షత్తనో నపార్సరస్వతి అవిర్మేషో నభేషజం తథా మధుమతాభరన్ అశ్వినేంద్రాయ వీర్యం బదరైర్భవాకాభిర్భేషజంతోక్మభిః పరయస్వామ పరిశ్రుతాకృతం మధు వియంద్వార్జస్య హోతర్యజ హోతాయక్షందరాశకం సందనగ్నహం ప్రతిబింధురాజే భేషజం మేషస్వరస్వదేభిడగ రథోనచంద్రశ్వినోపాయంద్రస్య వీర్యం బదరైర్భవాకాభిర్భేషజంతోక్మభిః పరస్వామ పరిశ్రుతాకృతం మధు వియంద్వార్జస్య హోతర్యజ హోదాయక్రజితేర్పాడస్వరస్వతీ ఇంద్రం బలేన వర్ధయన్ ఋషభేణ కవేంద్రియం అశ్వినేంద్రాయ వీర్యం యవే కర్కంధుభిః మధురాజేర్నమాధరం వయస్సోమ పరిశ్రుతాభృతం మధు వియంద్వార్జస్య హోదర్యజ హోదాయక్షద్వరిగ సృష్టలేమోర్ణమృదా భిరన్నాసత్యా విరజాశ్వినాశ్వాసుమతి విరగ్ధేన సరస్వతి విరగ్ధుభైంద్రాయ భేషజం పయస్వామ పరిస్థుతాకృతం మధు వియంద్వాజస్య హోదర్యజ హోదాయక్షద్దురోదిశ అవశ్యోనం విజస్మతే అశ్రుభ్యాన్నదురోదిశ ఇంద్రో నరోదే దుఃఖే దుహే కామాన్ సరస్వతి అశ్వినేంద్రాయ భేషజం శుక్రన్న జ్యోతిరింద్రియం పయస్వామ పరిస్థుతాకృతం మధు వియంద్వాజస్య హోదర్యజ హోదాయక్షత్సుపేషశోషేణ కందివాః అశ్వినాసంజానానే సమంజాతే సరస్వత్యా తుషమింద్రేణ భేషజం శేణో నరజసాహృదా పయస్వామ పరిస్థుతాకృతం మధు వియంద్వాజస్య హోదర్యజ హోదాయక్షద్దైవ్యా హోదారాభిరజాశ్వినా ఇంద్రన్న జాగ్రవేదివానగ్దన్న భేషజైః శోషకం సరస్వతేభిరగ శ్రీసేన దురేంద్రియం పయస్వామ పరిశ్రుతాకృతం మధు వియంత్వాజస్య హోదర్యజ హోదాయక్షత్తిస్రో దేవేర్న భేషజం రేత్రజాదవోపద రూపమింద్రేహిరణ్యయం అశ్వినేటాన భారతి వాచాదరస్వతి మహేంద్రాయసురేంద్రియం పయస్వామ పరిశ్రుతాకృతం మధు వియంత్వాజస్య హోదర్యజ హోదాయక్షత్వష్టారవింద్రమశ్వినా భిరజన్నసరస్వతీ ఓజోనజ్యోతిరింద్రియం మృగోనభిరగ యశస్సురయా భేషజం శ్రియాణమాధరం పయస్వామ పరిస్కృతాకృతం మధు వియంద్వాజస్య హోదర్యజ హోదాయక్షద్వనస్పతిం శ్రమితారగం శతక్రతుం భీమన్నమన్యగుం రాజానం వ్యాఘ్రన్నమసాశ్వినాభామం సరస్వతీభిరగ ఇంద్రాయ దుహ ఇంద్రియం పయస్వామ పరిస్కృతాకృతం మధు వియంద్వాజస్య హోదర్యజ హోదాయక్రగ్ని స్వాహాజస్య స్తోకానా స్వాహామేతాం పృథగ స్వాహాశాగమశ్రుభ్యా స్వాహామేషగుం సరస్వత్యై స్వాహరిషభరింద్రాయ కుంభాయ సహేంద్రియం స్వాహాగ్నిభేషజం స్వాహా సోమమింద్రియం స్వాహేంద్రగం సుత్రామానగం సవితారం వర్ణం విరజాంపదిం స్వాహావనస్పతిం ప్రియం పాతోనభేషజం స్వాహా దేవాగం ఆహాజ్యపాన స్వాహాగ్నిగం హోత్రాగ్నిర్భేషజం అయస్వామ పరిస్థుతాకృతం మధు వియంత్వాజస్య హోదర్యజ హోదాయక్షదశ్వినాహరస్మతీంద్రగం సుత్రామానం ఇమే సోమాః సురామానః ఛాగైర్న మేదైర్భయసిదాః షష్పైర్న సోక్తభిః నాజైర్నః స్కందః మధామాధరేణ పరిష్కృతాః శుక్రాః పయస్కంతామృతాః ప్రస్థితా వామదశ్చ్యుతః నాశ్వినాదరస్మతీంద్రః సుత్రామావృత్రః విభంతాగం సౌమ్యం మధు విభంతు మదంతు వియంతు సోమం హోదర్యజ సమిక్షోగ్నిరశ్వినా తప్తో ఘర్మా విరాట్సుతః సరస్వతి సోమకం శుక్రమిహేంద్రియం అనోపాభిరచాసుతే అశ్వినో భాదరస్పతి మధ్వారజాగుంసేంద్రియం ఇంద్రాయ పతిర్వహాన్ ఇంద్రాయేంద్రపుంసరస్పతి రాశగుంసేన నగ్నో అథానామశ్వినామధు వేదజంభిరచాసుతే ఆయుక్వా రాసరస్పతి ఇంద్రాయేంద్రియాణి వీర్యం విడాభిరశ్వినామిషం సమోర్ఘగుంసగుం నయందో అశ్వినానముచే సుతం సోమగం శుక్రం పరిశ్రుతా సరస్పతీతమాభరే పరిరేంద్రాయ పాతవే కవశ్యాణవ్యజస్పతే అశ్వభ్యాన్నదురోదిశ ఇంద్రోణరోదులేదుభే దుహే కామాన్ సరస్పతి ఉషాసానక్తమశ్వినా దివేంద్రగం సాగమింద్రియే సంజానానే సుపేషస సమంజాతే సరస్వత్యా పాతన్నాశ్వినాదివా పాయినక్తగం సరస్వతి తైర్యాహోదారాభిజ పాతమింద్రగం సచాసుతే విశ్వస్త్రేషా సరస్వతి అశ్వినా భారతీనా తీవ్రం పరిష్కృత సోమం ఇంద్రాయుదవర్మదం అశ్వినా భేడజం మధు భేడజన్న సరస్వతి ఇంద్రేత్పష్టాయుషశ్రియం రూపకం రూపమధుస్తుతే ఋతుచేంద్రో వనస్పతి యజమాన పరిస్థుతా ఏలానమశ్రుభ్యాం మధు ద్వేధేణు సరస్వతి గోభిర్ణతోమశ్వినా మాసరేణ పరిష్కృతా సమధాతాకం సరస్వత్యా స్వాహేంద్రేణుతం మధు అశ్వినా అవిరింద్రియం నముచేర్ధియా సరస్వతి ఆ శుక్రమాధు మఘమింద్రాయ జభ్యే యమశ్వినా సరస్వతి అవిరేంద్రమవర్ధయన్ సవిభేదవలం మఘం నముచావాసువేసవింద్రం పశవస్తా అశ్వినోభాదరస్పతి ప్రధానాభ్యనోషద అవిజాయజ్ఞమింద్రియం ఏంద్రయింద్రియం దశ సవితావరుణాఫల సుత్రామాహవిష్పతి యజమానాయుషశ్చద సవితావరుణాసుషద యజమానాయుషాసుషే ఆదత్తనముచేరసు సుత్రామాబలమింద్రియం వరుణ క్షత్రమింద్రియం భయేణ సవితాశ్రియం సుత్రామాయుషసాబలం ప్రధానాయజ్ఞమాసద అశ్వినా గోభిరింద్రియం అశ్వేభిర్వీర్యం బలం అవిరేంద్రకం సరస్వతి యజమానమవర్ధయన్ తానాసత్యా సుపేషస హిరణ్యవర్తనేనరా సరస్వతి హవిష్పతి ఇంద్రకర్మ సునావత తాభిడజా సుకర్మణా సా సుదుఖా సరస్వతి సవృత్తహాసుకృతో ఇంద్రాయుదశమింద్రియం ఏవం వైరిస్తరస్పతి సుదేవమింద్రే అశ్వినా తేజోనచక్షురక్ష్యా వైహిషాదుధురింద్రియం వసువనే వసుషేయస్యంతుయజ దేవేద్వారో అశ్వినా భిడజేంద్రే సరస్వతి ప్రాణన్న వీర్యన్నసి ద్వారోదుధురింద్రియం వసువనే వసుషేయస్యంతుయజ దేవీ ఉషాసాశ్వినా విరజేంద్రేతరస్పతి బలన్నవాచమాస్తే ఉషాభ్యాంద్రసురింద్రియం వసువనే వసుధేయస్యంతుయజ దేవీ జ్యోష్ట్రీ అశ్వినా సుత్రామేంద్రేతరస్పతి శ్రోకర్ణకర్ణయోషేభ్యాంద్రసురింద్రియం వసువనే వసుధేయస్యంతుయజ దేవీ ఊర్జాహుజేదుఖేదుఖే పయసేంద్రగం సరస్వత్యశ్వినాభిజావత శుక్రన్నజ్యోతిస్తనయోరాహుదీధత్తయింద్రియం వసువనే వసుధేయస్య వియంతుయజ దేవాదేవానాభిజా హోదారావింద్రమశ్వినా వషట్కాయే సరస్వతి విషన్నదరే వయం హోదర్భ్యాం దశరింద్రియం వసువనే వసుధేయస్య వియంతుయజ దేవీ తిస్రస్తిస్రో దేవీ సరస్వత్యశ్వినా భారతీడా సూషన్నమధ్యయనాభ్యా ఇంద్రాయదశరింద్రియం వసువనే వసుధేయస్యమియం తేజ దేవేంద్రోనరాశగుంస ప్రవరోధ సరస్వత్యాశ్రుభ్యామీయతే రథోనరూపమృతం ఇంద్రాయ త్వత్తాదశరింద్రియాణి వసువనే వసుధేయస్యమియం తేజ దేవేంద్రో వనస్పతి హిరణ్యవర్ణాశ్రుభ్యా సరస్వత్యాశ్రుమిప్పల ఇంద్రాయ వచ్చతే మధు వోజోన జ్యోతిమృషభోనుభామం వనస్పతిర్నో దృషురింద్రియాణి వసువనే వసుధేయస్య వినంతి విజ దేవం బలిహర్వారిదేనా అధ్వరే స్త్రీర్ణమశ్రుభ్యా ఓన్నమ్మదా సరస్వత్యా శోనమింద్రదయసద ఈశానీమన్యం రాజానం బలిహిరాదృషరింద్రియం వసువనే వసుధేయస్య వినంతి విజ దేవాగ్నిశ్చకృత దేవాణియక్షద్యథాయుధం హోదా రావింద్రమశ్వినా వాచా వాచకం సరస్వతే అగ్నిగం సోమగ్రస్పిష్టగతేంద్రస్సుత్రమాదవితరుణాభిషగ ఇష్టో దేవో వనస్పతి స్పృష్టా దేవాష్టో అగ్నిరగ్నినా హోదా హోత్రే స్పృష్టకృతేంద్రియం ఊర్జమపతిస్వథా వసువనే వసుధేయస్య వియంత్రియజ అగ్నిమద్యహోదారమవణీత అయగం సుదాసుజీయమాన పశన్ భక్తే పశన్ పురోణాశాన్ గృహన్ గ్రహాన్ బద్ధానశ్విభ్యాన్ సాకం సరస్వత్యా ఇంద్రాయ బద్ధాన్ సరస్వత్యే మేషవింద్రాయాశ్విభ్యా బద్ధ్రన్ంద్రాయ ఋషభశ్విభ్యాగం సరస్వత్యే సూపస్థా అద్య దేవో వనస్పతిరభవయ అశ్వభ్యాన్ సాగేన సరస్వత్యా ఇంద్రాయ సరస్వత్యై మేఘేణేంద్రాయాశ్వభ్యా ఇంద్రాయ విభేణాశ్వభ్యాగం సరస్వత్యై అక్షగ్రస్తాన్మే దస్త ప్రతిమజదాగ్రభేద అవయవసంతగ్రహే అపహదామశ్వినా సరస్వతీంద్రస్ సుత్రామావృత్త సోమాన్ సురామ్నః ఉపోక్తామదాశ్రౌద్యమదాదన్ అవయవసంతాం భూషై పాదవర్ణేన అయం సుతాయమాన బహుభ్యాలంకేభ్యే దేవే సువార్యాయక్షతైతే తాయా దేవాదేవదానాన్యదు తాన్యస్మాచాస్వ ఆచకురస్వ ఇతస్థోదరభద్రవాచ్యాయ ప్రేషితోమానుష సూక్తవాకాయ సూక్తాబ్రూహి శంతస్వాహవామహానో అగ్నేసు కేతులాగుంసామహేభగంతగుం సామత్పతికితామలేష ప్రగాహిన పితర స్వమపూర్వే తగుంసామ పితభిః సంవిధాన బహిర పితరాహం పితేన ఉపభూతా పితరాగ్నిష్పాక్తాపితర అగ్నిష్పాక్తానుతమతో హవామహే తదాశగుంసే స్వామపీఠయ్యాశు ఏనో అర్వంత స్వభవా భవంతో షన్నాభవంతపదే షన్ చతుష్పదే ఏ అగ్నిష్పాత్ ఏనగ్నిష్పాత్తా అగుంహోమచ పితర సౌమ్యాస పరే వరే మృతాసోభవంత అధిబ్రవంతు అవంతస్మాన్ ఆన్యాయ దుగ్ధే యుజమానా కరంభం వీరానా అవరే పరే అగ్నిష్పాత్తాభిస్ సంవిధానా ఇంద్రవంతో అవిరంజుషంతా నిరగ్నేకవ్యవాహనత్వమగ్నీతో జాతవేద మాతవేకవ్యై ఏతాత్రే అత్రేహమానాస్తోమదష్టాసో అర్కై ఆగ్నేయాదిత్రేర్వాన్ సత్యే కవ్యే పితృర్ధర్మసద్భి అవ్యవాహమజలం పురప్రియం అగ్నిఘృదేన హిజాసపర్యన్ ఉపాసరణ్యవ్యవాహం వితృణా ఫల ప్రజా వేదవదేకం సమన్వతో హోతాయక్షతిరస్పదే సవిధానం మహద్భ్యః సుషమిక్షం వరేణ్యం అగ్నిమింద్రం వయోసదం తాయత్రీం ఛంద ఇంద్రియం త్రిలింగాం వయోదశద వేత్వాద్యస్య హోతవ్యుజ హోతాయక్షక్షిజవ్రతం తనోనపాదముద్భిజం యంగర్భమజిదర్ధసే శుచిమింద్రం వయోసదం ఉష్ణిహన్ ఛంద ఇంద్రియం నిత్యవాహంగాం వయోదశద వేత్వాద్యోదర్య హోదాయక్షణ్యం ఈడితం వృత్రహంతమం ఇదాభిలేభ్యం సహ స్వామింద్రం వయోధసం అనక్తృహం ఛందేంద్రియం త్రివత్సంగాం వయోదధత్ వేత్వాద్యోదర్య హోదాయక్షపరిహిషదం ఊషణ్వంతమత్యం సీదంతం పరిహిష ప్రియ అమృతేంద్రం వయోధసం బృహదేం ఛంద ఇంద్రియం పంచాలింగాం వయోదశ వేత్వాజస్య హోదర్య హోదాయక్షగజస్పతే సుప్రాయణా ఋతావృష ద్వారో దేవేర్హిరణ్యయే బ్రహ్మాణ ఇంద్రం వయోధరం పంక్తిం ఛంద ఇహేంద్రియం ప్రియవాహంగాం వయోధరే వేద్వాజస్య హోతర్యజ హోతాయక్షసుపేషతే సుశిల్పే బృహతి ఉభే నక్రోషాధారదర్శతే విశ్వమింద్రం వయోధరం పృష్ఠుభం ఛంద ఇంద్రియం పృష్ఠవాహంగాం వయోధరే వేద్వాజస్య హోతర్యజ హోతాయక్షత్రచేతస దేవానాముత్తమయ్యశః హోదారా దేవ్యా కవి సైలేంద్రం వయోషసం జగదీక్షంద ఇహేంద్రియం అనద్వాహంగాం వయోదశ వేద్వార్జస్య హోదర్యజ హోదాయక్షత్వేషస్పతే ఇస్రోదేవీర్హిరణ్యైః భారతేర్బృహతేర్మహే పదిమింద్రం వయోషసం విరాజంఛంద ఇహేంద్రియం ధేనుంగాన్న వయోదశ వేద్వార్జస్య హోదర్యజ హోదాయక్షత్సురేతసం పుష్టారం పుష్టివర్ధనం రూపాన్ని విభ్రదం పృథగ పుష్టిమింద్రం వయోధసం దివదం ఛంద ఇహేంద్రియం ఉక్షానంగాన్న వయోధసర వేత్వాజస్య హోదర్యజ హోదాయక్షతక్రదం హిరణ్యపన్న ముక్షిణం రచనాం బిభ్రదం వశిం ధగమింద్రం వయోధసం కాకుభం ఛంద ఇహేంద్రియం వశాం విరహరంగాన్న వయోధసర వేత్వాజస్య హోదర్యజ హోతాయక్షత్స్వాహాగృతే అగ్నిం గృహపతిం పృథగ వరుణం భేడజం కవిం క్షత్రమింద్రం వయోధసం అతిఛందనం ఛంద ఇంద్రియం బృహదృఢసంగాం వయోధసతి వేత్వాజస్య హోదర్యజ సమిధ్వో అగ్నిః సమిధా సుషమిధ్వో వరేణ్యః గాయత్రీ ఛంద ఇంద్రియం ప్రవిర్గో వయోదశః తనోన పార్చితి వ్రతః తనోపాచ్యసరస్పతి ఉష్ణిఛంద ఇంద్రియం నిత్యమాజోర్వయోదశ ఇడాభిరగ్నేద్య సోమో దేవోమర్త్య అనుష్ఛంద ఇంద్రియం ప్రవత్సోగౌర్వయోదశ స్వబరిహిరగ్ఞః పూషన్వాన్ స్వేర్ణబరిహిరమర్త్య బృహతి ఛంద ఇంద్రియం పంచాభిర్గౌర్వయోదశ దురోదేవేర్దిశోమహీ బ్రహ్మా దేవో బృహస్పతి పంక్తిఛంద ఇహేంద్రియం సూర్యమాద్గౌర్వయోదశ ఉషేయక్వేషుపేషసా విశ్వే దేవా అమర్త్యాః త్రిష్టుఛంద ఇంద్రియం అష్టమాద్గౌర్వయోదశ దైవ్యా హోతారాభిరజ ఇంద్రేణ దైజాయుజ జగదీఛంద ఇహేంద్రియం అనద్వాన్ గౌర్వయోదశ విశ్రగిడాదరస్పతి భారతే మరుదో విశః వ్యాఛంద ఇహేంద్రియం ధేనుర్గౌర్వయోదశ పృష్టాదులేపోద్భుత ఇంద్రాగ్నే పుష్టివర్ధన దివాక్షంద ఇహేంద్రియం ఉక్షారోర్ణవయోదశ శమితానవనస్పతి సమితా ప్రసుబంధకం కపుక్షంద ఇహేంద్రియం వశామేహద్గౌర్ణవయోదశ స్వాహాయజ్ఞం వరుణ సుక్షత్రోభేడజంకరద అయిక్షంతాశ్చంద ఇంద్రియం బృహదిభోగౌర్మయోదశ వసంతేన త్వదా దేవాః వసవస్తృతృతంతరేణ తేజస హవీంద్రే వయోదశ గ్రీష్మేణ దేవాతునా రుద్రా పంచదశే స్థుతం బృహదాయుషాపలం హవీంద్రే వయోదశ వర్షాభిర్తునా నిత్యా స్తోమే సప్తదశే స్థుతం వైరూపేణ విశౌజస హవీంద్రే వయోదశ శారదేణ త్వనా దేవా ఏకవింశదశవస్తుతం వైరాజేన శ్రియాశ్రియం హవిరింద్రే వయోదశ హేమంతేన త్వనా దేవా మరుతస్తృణవే స్తుతం వరేణ శక్వరే సహ హవిరింద్రే వయోదశ శైశిరేణ త్వనా దేవా త్రయస్త్రిగుంశే మతగ్రస్తుతం సత్యేన దేవతేః క్షత్రం హవిరింద్రే వయోదశ దేవం బరిహిరింద్రం వయోదశం దేవం దేవమవర్ధయత్ గాయత్ర్యా ఛందజేంద్రియం తేజేంద్రే వయోదశత్ వసుమనే వసుధేయస్య వేదయజ దేవేర్ద్వారో దేవమింద్రం వయోదశం దేవేర్దేవమవర్ధయన్ ఉష్ణ్యా ఛందజేంద్రియం ప్రాణమింద్రే వయోదశత్ వసుమనే వసుధేయస్య వియంద్రియజ దేవీ దేవం వయోదశం ఉషేంద్రమవర్ధత అనుష్ణుభా ఛందజేంద్రియం వాజమింద్రే వయోదశత్ వసుమనే వసుధేయస్వీతాయ్యజ దేవీ జోష్ఠీ దేవమింద్రం వయోషదం దేవీ దేవమవర్ధత బృహత్యాశందేంద్రియం శ్రోత్రమింద్రేవయోషసే వసుమనే వసుధేయస్వీతాయ్యజ దేవీ భోజ్యాహుదీ దేవమింద్రం వయోషదం దేవీ దేవమవర్ధత పంక్త్యాశందేంద్రియం శుక్రమింద్రేవయోషసే వసుమనే వసుధేయస్వీతాయ్యజ దేవాదేవ్యాహోదారా దేవమింద్రం వయోషసం దేవాదేవమవర్ధత పృష్ణుభాచంద్రజేంద్రియం వసువనే వసుధేయస్వీతాయ్యజ దేవేస్తిస్రస్తిస్రో దేవేర్వయోషసం పరమింద్రమవర్ధయన్ జగత్యాశందజేంద్రియం పరమింద్రేవయోషసే వసువనే వసుధేయస్వీయంత్రియజ దేవోదరాశకంసో దేవమింద్రం వయోషసం దేవో దేవమవర్ధయత్ విరాజాచ్ఛందజేంద్రియం హేదైంద్రేవయోషసే వసువనే వసుధేయస్వీయ దేవో వనస్పతిర్దేవమింద్రం వయోషసం దేవో దేవమవర్ధయత్ ద్విపదాచ్ఛందజేంద్రియం భగమింద్రేవయోషసే వసువనే వసుధేయస్వీయ దేవం బరిహిర్వారిజేనాం దేవమింద్రం వయోషసం దేవం దేవమవర్జయత్ ప్రకుభాచందజేంద్రియం యజైంద్రేవయోషసే వసువనే వసుధేయస్వీయ దేవో అగ్నిష్టకర్దేవమింద్రం వయోషసం దేవో దేవమవర్జయత్ అలిక్షందజేంద్రియం క్షత్రమింద్రేవయోషసే వసువనే వసుధేయస్వీయ ఓం ప్రవత్సోమా భవతి బ్రహ్మవర్తసం వై ప్రవదే బ్రహ్మవర్తసమేవారుంధే అగ్నిష్టోమ స్వామా భవతి బ్రహ్మవర్తసం వా అగ్నిష్టోమ బ్రహ్మవర్తసమేవారుంధే రసంతరగుంసాభవతి బ్రహ్మవర్తసం వై రసంతరం బ్రహ్మవర్తసమేవారుంధే పరిష్మజీ హోదా భవతి అరుణోమిర్మిరస్తు శుక్ర ఏతద్వై బ్రహ్మవర్చసస్య రూపం రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధే బృహస్పతిరగామేదేవానాం పురోషాం గచ్చేమితి తగేతం బృహస్పతి సమమవశ్యతే అమాహరత్ ఏనాయజదా తదో వేస దేవానాం పురోషామగచ్చతే యఃపురోషాకామస్యాత్ సబృహస్పతి సమేన యజేత పురోషామేవ గచ్చతి తస్య ప్రాతస్తవమే సన్నేషు నారాశకుంసేషు ఏకాదశదక్షిణానీయంతే ఏకాదశమాధ్యంతి నేతమనే ధన్యేషు నారాశకుంసేషు ఏకాదశత్రీయమనే ధన్యేషు నారాశకుంసేషు త్రయస్త్రింశత్ సంపద్యంతే త్రయస్త్రింశద్వై దేవతాః దేవతా ఏవావరుంధే అశ్వస్త్రింశః రాజావత్యో వాశ్వః ప్రజాపతిస్త్రింశో దేవతానాం యావదే దేవదేవతాః తా ఏవావరుంధే కృష్ణాజినే భిడించతి బ్రహ్మణో వాతద్రూపం యత్కృష్ణార్జునం బ్రహ్మవర్తతే నైవేనకం సమర్థయతి ఆర్జేనాభిడించతి తేజోవాజ్యం తేజదేవాస్మిన్ దధాతి యదాగ్నేయో భవతి అగ్నిముఖాహ్యర్భి అశయత్ పౌష్ణ పుష్టిర్వై పూషా పుష్టిర్వైశ్య పుష్టిమేవావరుంధే ప్రథవాయథా మిత్ర అశయత్వాష్ట్ర స్పష్టాహి రూపాన్ని వికరోతి నరువరుణత్వాయ వారుణ అసోయదేవ కశ్చన సూయతే సహి వారుణ అశయద్వైశ్వదేవ వైశ్వదేవో హి వైశ్య అశయన్ మారుత మారుతో హి వైశ్య సప్తేతాని హవేగుంసి భవంతి సప్తగణా వై మరుత వృష్టిపష్టౌ హే మారుత్యారభ్యతే హిద్వై మరుత విషయే వై తన్మధ్యతోభిరిచ్యతే తస్మాద్వాయేష విష ప్రియ విషో హి మధ్యతోభిరిచ్యతేభిడించతి అయి ప్రజనయిత దద్ధాభిడించతి ఊర్వా అన్నాద్యంగి ఊర్దేవేన మన్నాద్యేన సమర్థయతి యదాగ్నేయో భవతి ఆగ్నేయో వై బ్రాహ్మణ అశయత్ సౌమ్య సౌమ్యో హి బ్రాహ్మణ ప్రథమాయమిత్ర అజయద్వారిహస్పత్యేతద్వై బ్రాహ్మణస్ వాక్పతీయ అజయగ్నే హోమీయ ఆగ్నేయో వై బ్రాహ్మణ అవు యదా సంగచ్చే అథ వీర్యావత్తరోవతి అసయత్సారస్పద ఏతద్భి ప్రత్యక్షం బ్రాహ్మణస్ వాక్పదీయం నిర్వరుణత్వా వారుణ అసోయేవ్యాన్ సూర్యలే సహివారుణ అసయద్యావాపృథివ్య ఇంద్రావృత్రాయ వజ్రముదయచ్చవాపృథివీనాన్వమన్యేత నమేతేనైవ భాగభేయేనాన్వమన్యేత వజ్రస్ వాయోమానాయ అనువదవజ్రస్తూయాయ అష్టావేదాని హవేగుంషి అష్టాక్షరా గాయత్రే గాయత్రే బ్రహ్మవర్చసం గాయత్రే బ్రహ్మవర్చసమవరుంధే హిరణ్యేన హృతమత్పునాది తేజసమేవ రుచే కృష్ణాజినే భిడించతి బ్రహ్మణో వా ఏదృక్సామయో రూపం యత్కృష్ణాజినం బ్రహ్మణ్యేవైన మృక్సామయోరభ్యభిడించతి ధృవేనాభిడించతి తథా వీర్యావత్తరో భవతి నవై సోమేణ సోమస్ సమోస్తి హతోష్ేట అభిషుతోష్ేట నై హత సూయతే సోమేకం సూతవశామాలభలే సోమో వేదోధా ఏతకే తత్ప్రసాది సౌమ్యభిజించే రేతోధాష్ేట రేత సోమ ఏతకేవాస్మిసాది యత్ంచూర్యమే సోమం తత్సర్వం భవతి అశాసం యత్సపదనాశమప్యం సువర్ణామస్వాం భజనస్ గోపా భరేషజాగం సుక్షిజగం సుశ్రవసం జయంతం ద్వామనుమదేమ సోమ యో వై సోమేణ సూయతే సదేవ సమ పశునా సూయతే సదేవ సమ ఏత్యా సూయతే సమనశ్య సమ ఏదం వే పృథయ దేవా ప్రాయచ్ఛన్ తో వై సోప్యారణ్యానాం పశూనామ సూయత యావదే క్రియతేశ్చ ప్రజావాచం వదంతి సా సాగం సర్వా సాగం సూయతే యోగేన మేహం వేద నారాశగ్యశ్చాభిజించే మనుష్యావేన రాశగుంస నిన్నత్యవావేత అథాభిజించే యత్కించ రాజసూయమనుత్తర వేదీకం తత్సర్వం భవతి ఏమే పంచాశనం దదుః అశ్వానాగం సహస్పతి విమరగ్నేమహిశ్రవ బృహత్రిమోనాదగోదవ క్షత్రిమృహత్సామా ఉపమానే కన్మరసంతరం భవతి యో వైవాజమేయ సంవ్రాత్సవ యోరాజసూయ సవరుణసవ ప్రజాస్వారాజ్యం వరమేష్ఠీ స్వారాజ్యం గౌరేవ గౌరివ భవతి నైజతే యౌజైనమేవం వేద ఉభయ బృహత్సంతరే భవద్ధిస్వారాజ్యం ఐదం దక్షిణా తద్ధిస్వారాజ్యం ప్రతిధుటాభిరించే తద్ధ్యస్వారాజ్యం అనుద్భదేవే దక్షిణదాహవనీయస్ బృహదత్వం ప్రత్యభిరించే ఇయం వావరసంతరం అసో బృహదే అనయోరేవై నమనంతరిహితమభిరించే వశస్తోమో వా ఏన గోసవ ఏమజ్జాత సహజా వృద్ధ క్షత్రాణ క్షత్రభృత్తమోవయోధా మహాన్ మహిత్రేతస్తభాన క్షత్రేరాష్ట్రేతాది ప్రజాపదే స్వామయమేక్షిణ స్వారాజ్యేనాభిజానీత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి శ్రీగృహే వ్యాఘ్రపదయా పృతాకౌ ఋషిరగ్నౌ బ్రాహ్మణే దూర్గేయ ఇంద్రయ్యా దేవీ సుభగాజాన సానాగం ప్రత్యుదాగం విధాన యారాజన్యేందుభావాయ అశ్వస్య క్రందే పురుషస్ మాయౌ ఇంద్రయ్యా దేవీ సుభగాజాన సానాగం ప్రత్యుదాగం విధాన యా హస్తిర్జేపి నిగాహిరణ్యే విషరస్యేణ పురుషేణు కోశో ఇంద్రయ్యా దేవీ సుభగాజాన సానాగం ప్రత్యుదాగం విధాన రథేక్షేషు గృహస్థమాజే వాచే పర్జన్యే మరణస్మే ఇంద్రయ్యా దేవీ సుభగాజాన సానాగం ప్రత్యుదాగం విధాన రాడసి విరాడసి సమ్రాడసి స్మరాడసి ఇంద్రాయత్వా తేజస్పదే తేజస్పందగ్రశ్రీణామి ఇంద్రాయ భోజస్పదభోజస్పందగ్రశ్రీణామి ఇంద్రాయత్వా వయస్పదే వయస్పందగ్రశ్రీణామి ఇంద్రాయత్వాయుష్పద ఆయుష్పందగ్రశ్రీణామి తేజోసి తత్తే ప్రేక్షామి తేజస్వనస్సు మే ముఖం తేజస్వచ్చిరోస్తు మే తేజస్వాన్ విశ్వర ప్రత్యంగ తేజదాతం వివృద్ధిమా ఓజోసి తత్తే ప్రేక్షామి ఓజస్వనస్సు మే ముఖం ఓజస్వచ్చిరోస్తు మే ఓజస్వాన్ విశ్వర ప్రత్యంగ ఓజదాతం వివృద్ధిమా అయోసి తత్తే ప్రేక్షామి అయస్వదస్సు మే ముఖం అయస్వచ్చిరాస్సు మే అయస్వాన్ విశ్వర ప్రత్యంగ అయతాదం వివృద్ధిమా ఆయురసి తత్తే ప్రేక్షామి ఆయుష్పదస్సు మే ముఖం ఆయుష్మచ్చిరాస్సు మే ఆయుష్మాన్ విశ్వర ప్రత్యంగ ఆయుషాదం వివృద్ధిమా ఇమమగ్నాయుషేవచ్చి దేవేదోవరుణ సోమరాజన్ మాతేవాత్మాయక్ష విశ్వేదే బాజలదత్తర్యసాసద ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి ఎతో వా సోమనోజవాతరంది సింధవ ఆసాదర్వాదాగుమృత అభిషించా నివర్తముద్రయవాదిబ్రహ్మణా సోమయవాస్తాభ్యజ్ఞమి విశ్వ ప్రత్యంగ సూర్యవ జ్యోతిషాభో అమాయ్యోద్రవణే సహ తమహమస్మాముష్యాయణాయ తేజసే బ్రహ్మవచ్చాయ గృహామి అమాయ్యోర్మోర సహ తమహమస్మాముష్యాయణాయ ఓజసే దీర్ఘాయ గృహామి అమాయ్యోమధ్యోర సహ తమహమస్మాముష్యాయణాయ ముష్యే ప్రజలనాయ గృహామి అమాయ్యోయజ్ఞయోర సహ తమహమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహామి అభిప్రేహి వీరయస్వ ఉగ్రశ్చేత్తాసపత్న ఆదిక్షమిత్రవర్ధన తుభ్యం దేవాభిప్రవన్ అంకోణ్యంకాభిరాదిష్టవృత్తహన్నథం ఆదిష్టంతం పరి విశ్వే అభూషన్ శ్రీమ్మసానశ్చరదిస్వరోచా మహత్తదస్యాసురస్య నామ ఆ విశ్వరూపమృతాని తస్థౌ అమృత్వేంద్రమరత్మను బృహస్పతి అనసోమాన్మగ్నిరాజీవ అనుప్తా విశ్వే దేవా అవంతు అనుసప్తరాజానో యూతాభిషిక్త అనుప్తా మిత్రవరుణా విహావతం అనుపృథివీ విశ్వశంభో సూర్య అవభిరణత్వావదో చంద్రమా నక్షత్రేరణత్వావదో జ్యోశ్చత్వా పృథివీ చ ప్రచేతస శుక్ర బృహద్దక్షిణాత్వా విపత్తు అనుస్పథాజిగితాగుం సోమో అగ్ని ఆయం పృణక్రదశే ఉపస్థం ప్రజాపతి ప్రజాజత ఆస్మాశ్రష్టా పరాజీరాయన్ సహేతం ప్రజాపతిలో ధనమపశ్యత సోన్నం భూతోతిష్టత తాన్నమవిత్వా ప్రజాపతి ప్రజా ఉపావర్తంత అన్నమేవేణం భూతం పశ్యంతే ప్రజా ఉపావర్తంతేన హిరతే యౌజైనమేవం వేద సర్వాణ్యన్నాని భవంతే సర్వే పురుషా సర్వాణ్యేవాన్నాన్యవరుంధే సర్వాన్ పురుషాన్ రాజసి విరాజసేత్యాహ స్వారాజ్యమేవైనం గమయతి యద్ధిరణ్యం దదాది తేజస్తేనావరుంధే యత్తి సధర్వం వీర్యంతేన యదష్టా పుష్టింతేన యత్కమండలం ఆయుష్టేన యద్ధిరణ్యమాబద్ధాది జ్యోతిర్వే హిరణ్యం జ్యోతిరేవాస్మిన్ దధాతి అసో తేజో వే హిరణ్యం తేజరేవాత్మం ధత్తే యతో ధనం రాశ్నాతి ఏతదేవ సర్వమవరుధ్య తదస్మిన్నే కథాధాద్ రోహిణ్యాం కార్య బ్రాహ్మణ ఏవ రోహిణీ తస్మాదేవ అసోవస్మైవేణకుం సమానానాం కరోతి ఉద్యతాసూర్యేణ కార్య ఉద్యంతం వా ఏతం సర్వా ప్రజా ప్రతినందంతి విదృక్షేణ్యో దర్శనీయో భవతి ఏకేవం వేద బ్రహ్మవాదినో వదంతి అవేద్యోపభృతా నా ఇది యద్దర్భమున్ వేదే పవయతి తస్సి దేవా వైది తన్నా వైది త్రిభిః పవయతి తేనిమే లోకాః ఏభిరేవైనం లోకే పవయతి అసో అపాం వా ఏతత్తే జోవర్చః యద్దర్భాః యద్ధమంజేనై పవయని అపామేవైనం తేజసామర్చసాభియుంజలి ప్రజాపతిరగామేన బహోర్భూయాన్ స్యామిది సయేషం పంచసారదీయమపశ్యతి తమాహరత్ తేనాయుదైత బహోర్భూయానభవత్ యః కామయేత బహోర్భూయాన్ స్యామిది స పంచసారదీయేన యజేత బహోరేవ భూయాన్ భవతి మరుత్సోమో వాయేద మరుతోదేవానా భూయిష్టా బహుర్భవతి యజేతేన యజతే యౌజైనమేవం వేద పంచశారదీయో భవతి పంచవార్ధవ సంవత్సర ఋతుష్టేవ సంవత్సరే ప్రతిష్టతి అథవా పంచాక్షరా పంక్తి పాంతో యజ్ఞ యజ్ఞమేవారుంధే సప్తదశగ్రస్తమానాతియంతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాత్యై అగస్త్యమరుద్య ఉక్ష్ణ ప్రవక్షతే తానింద్రాదత్త తగైనం వజ్రముద్యత్యాభ్యాయంత తానగస్త్యైవేంద్రశ్చ గయాదుభీయేనాశమయతాం తాన్ శాంతానుపాహ్వయత యత్కయాదుభీయం భవతి శాంతే తస్మాదేతలేంద్రామారుతా వృక్షాణస్త వనీయా భవంతి త్రయప్రథమే హన్నారభ్యంతే ఏవం ద్వితీయే ఏవం తృతీయే ఏవం చతుర్థే పంచోత్తమే హన్నారభ్యంతే పరిగచ్చేతన పరిగచ్చస్తమానానాం భవతి యజేన యజతే యోజేనమేవం వేద స్వారాజ్యం వా ఏదయజ్ఞ ఏదైన వారే గజావాతాంతమస్వారాజ్యమగచ్చతి స్వారాజ్యం గచ్చతి ఏదైన యజతే యోజైనమేవం వేద మారుతో వారేతస్తోమ ఏదైన వై మరుతో దేవానాం భూయిష్ఠాభవన్ భూయిష్ఠస్తమానానాం భవతి ఏదైన యజతే యోజైనమేవం వేద పంచశారదీ యోగా ఏకయజ్ఞ ఆపంచమాత్పురుషాదన్నమత్తి ఏదైన యజతే యోజైనమేవం వేద సప్తదశగ్రస్తోమానాదియంతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరేవనైతి అస్యాజరాదో తమామరిత్రా అత్యధ్యోమాదో అగ్నయ పావకాశ్వాత్రాదోరణ్యవ అనషదో వాయవోనసోమాణామిత్రరుణ ప్రజాదేవాగం మృదం బృహద అగ్నేయక్షస్పందమం అశ్వినాపిపదకం సుతం దీర్ఘ్ఞేషువ్రత ఋతునాయజ్ఞవాహస దేవి రూపేతరస్పథే అన్యాన్యా వత్సముపధావయే హరిణ్యస్యాం భవతి స్పధావాన్ శుక్రో అన్యస్యాం ద్రజే భవచ్చా పరంచరతో మాయీతౌ శిశో క్రీడంతో పరియాతో అధ్వరం విశ్వాన్యన్యో భువనాభిచష్టే ఋతోరణ్యో విదసజ్జాయతే పునః త్రీణి సదా త్రీసహస్రాన్యజ్ఞం త్రిగుంశ్చ దేవానవచాసవర్యన్ ఔక్షం ఘతేరాస్మిన్ బహిరస్మై ఆదిద్ధోదారణ్యసాదయంత అగ్నినాగ్నిస్తమిద్ధజే కవిర్గ్రహపజుర్యువా అభ్యవాజ్యుక్వాస్య అగ్నిర్దేవానాజ్ఞం పూలక్ష కలిక్రదు దేవో దేవేభిరాగమత్ అగ్నిశ్రియ మరుదో విశ్వకృష్టయ ఆదేశముగ్రమవీమహే వయమ్ తే స్వాయిణాజయాజుంహానగేషక్కదవస్సుదానవే మరుతో మధ్యమేవామేతు భగాతో నివిష్ట రతో నో రుద్రాబుధాన్వస్ అగ్నే విత్తాభ్యమిజామ ఈడే అగ్నిగ్రస్వసన్నమోభి ఇహ ప్రసప్తో విజయన్న రథైవ ప్రభలేవాదయద్భి ప్రదక్షిణిన్మరుతాగస్వామ్యాన్నవన్నిభి దేవైరగ్నే సజాపభి ఆదిదందరిగి మిత్రవరుణార్యమా రాతర్యావాణోధ్వరం విశ్వేడామతిర్యజ్ఞానా విశ్వేడామతిశర్మానుషాణ అగ్నిర్దేవానామవరుణాన సుమృతో భవతి విశ్వవేదా ే అగ్నేషు మతిభ్యక్షమానా ద్విశ్వవోధేయజ్ఞాద నక్తృతాయోగే కృష్ణం చ వర్ణవర్ణం చ సంధు వామగ్నాస్యం తాంజిగుంశ్రేయశ్రే వాగుంరాజుషాచో అధ్వరే సుదక్షిరే తే దేవాహుదం నిజ్ఞాధనం అగ్నేహోతారమృత్జం మనుష్దేవీమహి ప్రజాసం వీరం దోదమత్యం తిష్టాహరేషా విద్యమానాయాహి వాయుం నీతో నోర్చ విభాస్యంధోభిసృష్టో అస్మే ఇంద్రస్వాహేవాదేమదాయ కష్టపిషాచేతాభోరణోమగేదయ ఇంద్రం వయమ్ మహాధనే ఇంద్రమర్థే హవామహే విజం వృత్రేషు వజ్రిణం విరాయో వృత్రాంతమ విజయింద్రశ్రదకృదోరాజనయోదిరింద్రం అయాధియామానో అర్కై విస్తృతోర్భిభేద ఉపత్యశ్వయం యదింద్రనాభుజేష్వా అగ్రే విక్షుప్రదీతయత్ భరేష్ంద్రగం సహవగం హవామహే అగం భోమజగం సుగుతం దేవ్యంజనం అగ్ఞం మిత్రం వరుణగం సాతయభగం జావా పృథివే మరుత స్వస్తయే క్షేత్రం పురుశ్చంద్రం విద్వాన్ ఆదిత్యం సమేరత్ ఇంద్రానుభిజనద్దేవ్యానస్తాకం సూర్యమృదం గాతుమగ్ఞం వృందాకమనునేడు విద్వాన్ సువర్భజ్యోజభయజ్ఞస్వస్తి విశ్వాదయింద్రస్థైరస్ బాహో ఉపస్థేయాచరణా బృహందా ఆనా విశ్వాభిరోజుభి సజోడా బ్రహ్మజుషానో హరియశ్వయా హరేమస్థవేషిప్ర అస్మేత సద్భుషణుష్మింద్ర ఇంద్రాయ గావ ఆశిరం గృహే వజ్రేమసు యత్సేముఖక్వరే విగద తాస్తే వజ్రంధేనపో జోజయన్న గభస్తయో నీతో విశ్వవానా అహరహర్భూయోగువానా పూర్ణాయింద్రక్షుమతో భోజనస్ ఇమాంతేభియం ప్రభరే మహోమహీ అస్తోత్రేభిర్ణాయప్రాణజే తముత్సవేజ ప్రసవేజ సాధయం ఇంద్రం దేవాదశ్రవ రామధన్మనో